ஜெய் ஸ்ரீராம். ஸ்ரீராமசரணம் மம பிரிய ஆத்மபந்துலரா. ஸ்ரீமத் வால்மீகி ராமாயணంలో 5 சர்க்கலு చెప్పుకుందాం. 6వ సర్గ బాలకాండే షష్ఠ సర్గ. తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహ దీర్ఘదర్శీ మహాతేజః పౌరజానపద ప్రియః ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మపరో వశీ మహర్షి కల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః బలవాన్ నిహతా మిత్రో మిత్రవాన్ విజితేంద్రియః ధనైశ్చ సంగ్రహైశ్చ అన్యైః శక్రవైశ్రవణోపమః ధామనుర్మహాతేజః లోకస్య పరిరక్షితా తథా దశరథో రాజా వసన్ జగదపాలయతు. నిన్న అయోధ్య పట్టణ వర్ణన ఎలా ఉంటుందో చెప్పి, ఈరోజు చక్రవర్తి, దాన్ని పాలించే చక్రవర్తిని, అలాగే ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు చెప్తున్నారు ఈ సర్గలో. అయోధ్యలో ఉన్నటువంటి దశరథ చక్రవర్తి పాలించేవాడు మనువు పాలించినట్లుగా పాలిస్తూ ఉన్నాడు. ఆయన వేదములు చదివాడు, అన్ని విద్యలని కూడా అభ్యసించాడు, అలాగే పౌరులకు, జానపదులకు అంటే పట్టణంలో ఉండేవారికి, పల్లెలలో ఉండేవారికి అందరికీ కూడా మేలు చేసేవాడు కనుక అందరికీ ఇష్టుడు ఆయన. అతిరథుడు, మహా యుద్ధము చేయగలిగినవాడు ఆయన, యజ్ఞములు చేసినవాడు, ధర్మపరుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు. మహర్షి కల్పుడు అనంటే మహర్షులతో సమానమైన పవిత్రత కలిగినటువంటి వాడు. రాజ ఋషి, రాజులలో ఋషి ఈయన. ఇలా 3 లోకాల యందు కూడా తన కీర్తిని, ప్రతాపాన్ని కూడా ప్రకటీకరించినటువంటి వాడు. శత్రువులను నిగ్రహించాడు, బలవంతుడు, అలాగే ధనము సంగ్రహించి దాన్ని దాచి ఉంచి అవసరాలకి, ప్రజలకి ఇవ్వడానికి చేసేటటువంటి వాడు. ఉచితాలు, పథకాలు ఏమీ పెట్టనటువంటి వాడు. అలాగే ఇంద్రుని వంటి వాడు పరాక్రమం పరిపాలనలో, వైశ్రవణుడు, కుబేరుని వంటి వాడు ధనమును నిలవ ఉంచడంలో ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ మహారాజు. తేన సత్యాభిసంధ్యేన త్రివర్గమనుతిష్ఠిత. ఆయన సత్యాభిసంధుడు, సత్యవాక్ పరిపాలకుడు. ఆయన త్రివర్గములు, ధర్మ అర్థ కామములను ఆచరించినటువంటి వాడు. పురుషార్థములను పాలిత సా పురీ శ్రేష్ఠ ఇంద్రేణ అమరావతి, ఇంద్రేణ ఇవ అమరావతి ఆయన పాలన చేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు అమరావతిని పాలించినట్లుగా అంత గొప్పని పరిపాలన అయింది. ఇక అపురంలో ఉన్నవాళ్ళు, తస్మిన్ పురవరే వృష్ట ధర్మాత్మాను బహుశ్రుతా నరాస్తుష్టాధనైస్వైస్వైరలుబ్ధ సత్యవాదిన. అందరూ కూడా సంతోషంతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ బాధపడేవాళ్ళు కాదు. ఈశ్వరమంటూ ఉండేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ ధర్మాత్ములు, అందరూ చదువుకున్నటువంటి వారు, అందరూ పండితులు, అందరూ ధనము కలిగినటువంటి వారు, అందరూ దాతలే, అందరూ సత్యవాదులే. నాల్పసన్నిచయ కశ్చిదాసి తస్మిన్ పురోత్తమే. ఏదో పాపము దరిద్రుడు అయినటువంటి వాడు ఎవడూ లేడు అన్నమాట. కొంచెం గలవాడు దరిద్రుడు ఎవడూ లేడు, అక్కడ ఒక్కడు కూడా కనపడడు. కుటుంబీయో హి అసిద్ధార్థో గవాశ్వ ధనధాన్యవాన్. కుటుంబీకులే అందరూ, మంచి ధర్మమైన, పవిత్రమైన కుటుంబ ధర్మాలు కలిగినటువంటి వారు. అలాగే కుటుంబం లేనివాడు ఎవడూ కనపడడు. అలా అందరికీ కూడా గోవులు, అలాగే అశ్వములు, గుర్రాలు, ధనము, ధాన్యము కలిగిన వారు లేనివారు ఎవరు లేరు. కామీవా నకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. కామము, కళ్ళు మూసిపోయిన కామం గలవాడు ఎవడూ లేడు, లోభి ఎవడూ లేడు, నృశంసుడు అంటే క్రూరుడు ఎవడూ లేడు అక్కడ అయోధ్యలో. అసలు కనపడనే కనపడడు. చదవని వాడు లేడు, నాస్తికుడు లేడు. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీల సుసంయతాః ఉదిత శీలవృత్తాభ్యాం మహర్షయవామలాః నా కుండలి నామకుటి నాస్రగ్ధి నాల్పభోగవాన్ నా మృష్టో నాను లిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే. అందరూ కూడా ధర్మ సంయుతులే, అలాగే మహర్షులతో సమానమైనటువంటి వారే. కుండలము లేనివాడు ఎవడూ లేడు అంటున్నారు. కుండలం అంటే యజ్ఞం చేస్తే కుండలాలు ఉంటాయి, అందరూ చేశారు అక్కడ. అలాగే కుండలములు లేని వాళ్ళు లేరు, కిరీటములు లేని వాళ్ళు లేరు, అలాగే విలాసవంతమైనటువంటి దండలు మొదలైనవి ధరించినటువంటి వారు లేరు. అల్పభోగము కలిగినటువంటి వారు లేరు. నానులిప్తాంగహో, అందరూ కూడా భోగులే. అలాగే అందరూ కూడా అలా హస్తాభరణములు లేని వారు లేరు. అందరూ కంకణములు కలిగినటువంటి వారే. ఆత్మజ్ఞానము లేని వారు లేరు. ఆహితాగ్నులు కాని వారు లేరు. నాహితాగ్ని నాయజ్వా నక్షుద్రో వా నతస్కర కశ్చిదాసీద్ అయోధ్యాయాం నచ నిర్వృత్త శంకర స్వకర్మ నిరతానిత్యం బ్రాహ్మణ వీతేంద్రియా. బ్రాహ్మణులందరూ కూడా జితేంద్రియులే, ఇంద్రియజయము కలిగినటువంటి వారే. అందరూ కూడా ధ్యాన అధ్యయన శీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే. వారి ధర్మాలు దానాలు చేసేవాళ్ళు, ప్రతిగ్రహము పట్టు దానాలు పట్టుకునేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, ఇలా షట్కర్మ నిరతులే అందరూ. నాస్తికో నానృతకో న కశ్చిద్ అబహుశ్రుత, నా సూయకో నచాసక్తో నా విద్వాన్ విద్యతే తదా, నా షడంగ విద్రాసీన్ నా వ్రజో నా వ్రతో నా సహస్రదహ. అందరూ కూడా షడంగములు వ్యాకరణాదులన్నీ చదివినటువంటి వారే, వ్రతములు చేసేటటువంటి వారే. 1000 సహస్రదహ, 1000 తక్కువ ఇచ్చేవాళ్ళు లేరు. అటు ఇచ్చేటప్పుడు అంటే 1116 అనుకుంటే మరి ఎవరంటే ఇంకా లుబ్ధులు ఎవరూ లేరు కదా. మరి ఎలాగనంటే వారికి వీరిస్తారు, వీరికి వారిస్తారు. ఆ వ్రతములు అవి చేసుకునేటప్పుడు ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అన్నట్లుగా వీళ్ళకి చేసినప్పుడు వీళ్ళు ఇస్తారు, వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు. నదీన క్షిప్తచిత్తోవా వ్యధితోవాపి కశ్చన, దీనుడు ఏమీ తెలియనటువంటి వాడు, బాధపడేవాడు ఎవడూ లేడు. మనస్సు చంచలమైన పిచ్చివాళ్ళు లేరు, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కశ్చిన్నరోవా నారీవా నా శ్రీమాన్ నాప్యరూపవాన్ ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్. స్త్రీలు కానీ పురుషులు కానీ, కురూపులు కొంటివాళ్ళు గుడ్డివాళ్ళు అంటే అసలు ఎవరూ లేరు, అలాంటి వారు కనపడరు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చెబుతూ అలాంటి వాడు లేడు వాడు లేడు అంటారు. అందరినీ చెప్పేటప్పుడు సర్వే అంటూ బహువచనంతో చెప్తుంటారు, కలవారు అందరూ లేనివాడు ఒక్కడు కూడా లేడు అని. ఆయన రచన శైలి అది వాల్మీకిది. ఏది లేని ఒక్కడు కూడా లేడు, దరిద్రుడు ఒక్కడు కూడా లేడు అంటాడు, అందరూ ధనవంతులే అంటాడు. ఆ చెప్పేది అది, ఉన్నవారు అంటే ఇప్పుడు అందరూ చెబుతారు, లేనివాడు అన్నప్పుడు ఒక్కడని చెప్పినాను అంతే కదా. మరి వర్ణేషు ద్రష్టుం నాపి రాజన్యభక్తిమాన్, రాజు ఎందు భక్తి లేనివాడు అసలు ఎవడూ లేడట. అందరూ కలవాళ్ళే, భక్తి కలవాళ్ళు, దేశభక్తి కలవాళ్ళు. ఇప్పుడు కూడా మరి అలా దేశభక్తి కలవాళ్ళైతే మరి కావాలనే కోరేది, దేశం మీద భక్తి ఉండాలి. నువ్వు మతములు ఏదైనా కావచ్చు, నీ కులములు ఏదైనా కావచ్చు, దేశభక్తి అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. మనమందరమీ దేశం మీద భక్తి కలిగి ఉండాలి. మనము అలా దేశభక్తి కలిగి ఉండండని బోధించాలి కూడా. వర్ణేషు అగ్రే అగ్రే చతుర్థేషు దేవత అతిథి పూజకా, అగ్రవర్ణములు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటూ వాడబడేవి. వాటి ద్వారా ఏదో మనం ఈనాటి తీసుకెళ్ళి వాళ్ళకి అంటగట్టవసరంలా. ఆ కాలంలో ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుండేవాళ్ళు. ఎప్పుడైనా చదువుకునేవాళ్ళు కలెక్టర్లు, అలాగే తహసీల్దారులు, అలాగే జవానులు, పోలీసులు, డాక్టర్లు, ఇలా ఎవరి స్థితిని బట్టి వారు ఉంటున్నారు కదా, అలా అనుకోవాలి. అలా అన్ని వర్ణాలు, 4 వర్ణాలే కాక మిగిలిన అందరూ కూడా అగ్ర చతుర్థ వర్ణాలు అని అంటే మిగిలిన వారందరూ కూడా ఈ ఏది కులవృత్తులతో కమ్మరి కుమ్మరి మేదరి అన్నట్లుగా ఎక్కువ తక్కువలు దీని ద్వారా లేదు. ఆ కాలంలో కూడా అందరూ కూడా ఆధ్యాత్మ విద్యకి అందరూ అర్హులే. భగవంతుడిని సేవించడానికి ఆ పనులు చేసేవాళ్ళు అందరూ, ఎవరు చేయగలిగిన వాళ్ళు చేసేవాళ్ళు అంతే. దానికి ఎవడో అటు పెట్టికెళ్ళి ఇటు పెట్టికెళ్ళి కంపు చేసేసారు దాన్ని, ఆ కంపు మనకు అవసరం లేదు. ఎవడే చేయగలిగితే చేసుకునేటటువంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా. కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూర విక్రమ సంయుతాః దీర్ఘాయుషో నరాః సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః. అందరూ కూడా దీర్ఘాయువులు కలిగినటువంటి వారు. సహితాః పుత్ర పౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే క్షత్రం బ్రహ్మముఖం చాసీద్ వైశ్చా క్షత్రమనూరతాః శూద్రా స్వధర్మ నిరతా స్త్రీన్ వర్ణాన్ ఉపచారిణః. పుత్ర పౌత్రాభివృద్ధితో ఉండేవాళ్ళందరూ హాయిగా స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీలు కూడా ప్రతి ఇంట స్త్రీలు పురుషులు కలకల్లాడుతూ ఉండేవాళ్ళు. అలాగే బ్రాహ్మణులను అనుసరించి క్షత్రియులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు చెప్తే ఆ న్యాయాలని పాలించమని చెబుతూ ఉండేవాళ్ళు. వాటిని వైశ్యులు అనుసరించేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు. మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పటికే ఉంటాయి కదా, అలా వాళ్ళు అనుసరించి వాటిని అనుసరించి వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు. ఇక పనులు చేసేటటువంటి ఉద్యోగులందరూ కూడా వారి వారి పనులను వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. సాతేన ఇక్ష్వాకునాథేన పురి సుపరిరక్షిత. అలా ఇక్ష్వాకునాథుడైన దశరథుడు పురాన్ని రక్షిస్తూ ఉన్నాడు. కులాలంటే వేదం అనుకోని అవసరం లేదండి. ఈనాటికి కూడా మనము ఐఏఎస్లు ఐపీఎస్లు, మరి ఫస్ట్ ఏదో కేటగిరీ ఒకటి ఉంటుంది కదా బాగా చదువుకున్నవారు, ఇంకా తర్వాత జడ్జీలు ఇలాంటివన్నీ కూడా ఏ ఏ కేటగిరీ అనుసరించి వాళ్ళు ఉన్నట్లే ఆ కాలంలోనూ అంతే. ఆ పేర్లు అవి వాటిని బట్టి మనం ఏదో ఆ పేర్లు అలాగే వస్తూ ఉంటే, ఇప్పుడు బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అంటే కలెక్టర్ కొడుకు కలెక్టర్ కాదు కదా. అలా చదువుకుంటూ వచ్చారు, అప్పుడైనా అలాగే చదువుకుంటూ వచ్చారు. చదువుకుంటూ వచ్చిన వారు వారు అవుతారు. వాటిని మనం ఇంకా అంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమత యోధానాం అగ్నికల్పానాం పేశలానాం సువర్చసాం సంపూర్ణ కృతవిద్యానాం గుహా కేసరినామివ కాంభోజ విషయే జాతైర్బాహ్లీకైశ్చ హయోత్తమై వనాయుజైర్నదీజైశ్చ పూర్ణ హరిహయోత్తమై వింధ్యపర్వతజైర్మత్తై పూర్ణ హైమవతైరపి మందాన్వితైరతిబలైర్మాతంగై పర్వతోపమై ఐరావతకులీనైశ్చ మహాపద్మకులైస్తథా అంజనాదపి నిష్పన్నైర్వామనాదపి చద్విపై భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రైర్మృగై మృగమంద్రైశ్చ సాపురీ నిత్యమత్తై సదాపూర్ణ నాగైరచల సన్నిభై. ఇన్ని రకాలు ఉన్నాయట ఏనుగులు, భద్రములు మంద్రములు మృగములు భద్రమంద్రములు భద్రమంద్ర మృగములు. వాటి పేర్లవి వాటి జాతులవి గుర్రాలు అలా ఇవన్నీ ఉండేవి. చెప్తూ ఏదో ఇందాక అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు వచ్చింది గోళంతంటే అప్పుడు అసలు చదువునేవాడు ఎవడు లేడు. బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు వాడు చక్కగా వేదాధ్యయనం చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఈ రోజుల్లోనంటే మారిపోయి రకరకాల వృత్తులు వచ్చేసి వీళ్ళు కొందరేమో కుల వృత్తులు మానేసి వేదపారాయణలు అవన్నీ మానేశారు. ఇతరత్ర ఉద్యోగాల్లోకి చేరిపోయి మళ్ళీ కులం గొప్పదంటూ ఒక దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కాఫీ హోటల్లో కప్పులు కడిగేవాడిని కూడా వేదం చదివిన బ్రాహ్మణుడితో సమానంగా గౌరవించాలన్నట్టు మాట్లాడతారు. వీడు కూడా అలాగే ఉంటాడు. ఇలాంటివన్నీ అవంత సమంజసమైనటువంటి పద్ధతులు కాదు. వాటిని ఎవరు కూడా ఈ రోజుల్లో ఏమీ చేయగలిగేది లేదు. కనుక ఆ రోజుల్లో ఉన్నటువంటివి అవి అని అనుకోవాలి. ఈ రోజులను బట్టి చూసి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. అదే పొరపాటు అవుతుంది అంటున్నాను నేను. ఆనాడు అందరూ చదువుకున్నవాళ్ళు, గొప్పవాళ్ళు. కనుక ఈనాటి కాలం దృష్టితో ఆనాటి వాళ్ళని చూడొద్దు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సా యోజనే చద్వే భూయ సత్యనామా ప్రకాశతే యశ్యాం దశరథో రాజా వసన్ జగదపాలయతు తాపురీం స మహాతేజ రాజా దశరథో మహాన్. ఆ నగరానికి చతురంగ బలములు ఉండేవి. ఏనుగులు గుర్రాలు రథాలు వీళ్ళన్నీ కూడా యోజనముల యొక్క దూరములో ఉండేయట ఊరికి. అంటే ఇప్పుడు మిలిటరీ కానీ ఎక్కడో ఊళ్ళల్లో మిలిటరీ ఉండకూడదు, అది వేరు మార్గంలో ఉండాలి. అలాగే యుద్ధములు చేసేవాళ్ళు వాళ్ళందరూ ఊరికి వెలపలు ఎక్కడో ఉంటూ ఉండేవాళ్ళు. ప్రాక్టీస్ చేయటానికి మరి బాణాలు వేయాలన్నా ఏదైనా చేయాలన్నా అలా ఉండేవారట. అలా దశరథ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాహ. అతడు శాసనం చేస్తూ ఉన్నాడు. నక్షత్రములను చంద్రుడు ఉన్నట్లుగా, అంటే అక్కడ ఉపమానము అనేది ఎప్పుడు తద్వ్యతిరిక్తే సతి తద్గత భూయో ధర్మ అంటే అది ఆ చెప్పింది కాదు, దాంట్లో ఉన్న ధర్మాన్ని తీసుకోవాలి. నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ఉంటే చంద్రుడు ఎక్కువ వెన్నెల ప్రసరింపజేస్తూ ఉంటాడు. అదిగో అలా దశరథుడు చుక్కల్లో చంద్రుడులాగా దశరథుడు పరిపాలన చేస్తున్నాడు అని అర్థము. చంద్రుడు గ్రహము అది చిన్నది, నక్షత్రాలు చాలా పెద్దవి, ఇటువంటివి కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. ఇంతవరకే మనం తీసుకుంటే సరిపోతుందా ఉపమానాన్ని అలా తీసుకోవాలి అన్నమాట. తాం సత్యనామాం దృఢతోరణార్గళం గృహైర్విచిత్రైరుపశోభితాం శివాం పురీ అయోధ్యాం నృసహస్రసంకులం శశాసవై శక్రసమో మహీపతి. శక్రసముడు అంటే ఇంద్రునితో సమానమైనటువంటి వాడు, మూడు లోకాలని పరిపాలించే ఇంద్రుడితో సమానం ఒక అయోధ్య పట్టణాధిపతి అని అంటే చాలా గొప్ప విషయం కదా. మరి శాసిస్తూ ఉన్నాడు ఆ అయోధ్య ఎటువంటిదనంటే అనేక గృహములు కలిగినటువంటిదట. నృసహస్ర సంకులం అనేక వేల మంది మనుషులు, అనేక వేల గృహములు, ఆ గృహములకు ఉన్నటువంటి కలపలు, ఇది తలుపులు కిటికీలు ఇలాంటివి ఇంకెన్నెన్నో, అవన్నీ కూడా విచిత్రమైనటువంటివి. ఎన్నెన్ని ఆనాటి ఆ కాలంలో ఆ శిల్పులు చేయగలిగినటువంటివి అన్నీ కూడా చేశారు. శివ మంగళకరమైనటువంటిది అయోధ్య. అటువంటి అయోధ్యను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు దశరథ చక్రవర్తి అన్నారు. చివరిలో వృత్తాన్ని మారుస్తాడని చెప్పుకున్నాం. ఆయన బార్ని కూడా అది అనుష్టుప్ శ్లోకాల్లో చెప్పుకొచ్చాడు. చిట్ట చివరిది వంశస్థ వృత్తము అని చెప్పారు. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే షష్ఠ సర్గ. బాలకాండలో 6వ సర్గ అయినది. ఇలా అయినంత చెప్పుకుంటూ వెళ్దాం. జై శ్రీరామ్.